ಮುಂಡಕೋಪನಿಷತ್. ಬ್ರಹ್ಮದೇವಾನಾಂ ಇತ್ಯಾದಿ ಅಥರ್ವಣೋಪನಿಷತ್. ಅಸ್ಯಾಶ್ಚ ವಿದ್ಯಾಸಂಪ್ರದಾಯಕರ್ತೃಪಾರಂಪರ್ಯಲಕ್ಷಣಂ ಸಂಬಂಧಂ ಆದುವೇವ ಸ್ವಯಮೇವ ಸ್ತುತ್ಯರ್ಥಂ. ಏವಂ ಹಿ ಮಹದ್ಭಿಃ ಪರಮಪುರುಷಾರ್ಥಸಾಧನತ್ವೇನ ಗುರುಣ ಆಯಾಸೇನ ಲಬ್ಧ ವಿದ್ಯಾ ಇತಿ. ಶ್ರೋತೃಬುದ್ಧಿ ಪ್ರರೋಚನಾಯ ವಿದ್ಯಾಂ ಮಹೀಕರೋತಿ ಸ್ತುತ್ಯ ಪ್ರರೋಚಿತಾಯಾಂ ಹಿ ವಿದ್ಯಾಯಾಂ ಸಾದರಃ ಪ್ರವರ್ತಿರನಿತಿ. ಪ್ರಯೋಜನೇನ ತು ವಿದ್ಯಾಯಃ ಸಾಧ್ಯ ಸಾಧನ ಲಕ್ಷಣಂ ಸಂಬಂಧಂ ಉತ್ತರತ್ರ ವಕ್ಷ್ಯತೆ ವಿದ್ಯತೆ ಹೃದಯ ಗ್ರಂಥಿಃ ಇತ್ಯಾದಿ. ಅತ್ರ ಚ ಅಪರಶಬ್ದವಾಚ್ಯಾಯಃ ಋಗ್ವೇದಾದಿ ಲಕ್ಷಣಾಯಃ ವಿಧಿ ಪ್ರತಿಷೇಧ ಮಾತ್ರ ಪರಾಯಃ ವಿದ್ಯಾಯಃ ಸಂಸಾರ ಕಾರಣ ಅವಿದ್ಯಾದಿ ದೋಷ ನಿವರ್ತಕತ್ವಂ ನಾಸ್ತಿ ಇತಿ ಸ್ವಯಮೇ ಉಕ್ತ್ವ ಪರಾಪರೀತಿ ವಿದ್ಯಾಭೇದಕರಣಪೂರ್ವಕಂ ಅವಿದ್ಯಾಯಾಮಂತರೇ ವರ್ತಮಾನ ಇತ್ಯಾದಿನ. ತಥಾ ಪರಪ್ರಾಪ್ತಿ ಸಾಧನಂ ಸರ್ವಸಾಧನ ಸಾಧ್ಯ ವಿಷಯ ವೈರಾಗ್ಯಪೂರ್ವಕಂ ಗುರುಪ್ರಸಾದಲಭ್ಯಾಂ ಬ್ರಹ್ಮವಿದ್ಯಾಮಾಹ ಪರೀಕ್ಷಲೋಕಾನ್ ಇತ್ಯಾದಿನ. ಪ್ರಯೋಜನಂ ಚ ಅಸಕೃದ್ ಬ್ರವೀತಿ ಬ್ರಹ್ಮವೇದ ಬ್ರಹ್ಮೈವ ಭವತಿ ಇತಿ ಪರಾಮೃತಃ ಪರಿಮುಚ್ಯಂತಿ ಸರ್ವೇ ಇತಿ ಚ. ಜ್ಞಾನಮಾತ್ರೇ ಯದ್ಯಪಿ ಸರ್ವಾಶ್ರಮಿಣಾಂ ಅಧಿಕಾರಃ ತದಾಪಿ ಸನ್ಯಾಸನಿಷ್ಠಾಯ ಬ್ರಹ್ಮವಿದ್ಯಾ ಮೋಕ್ಷಸಾಧನಂ ನ ಕರ್ಮಸಹಿತ ಇತಿ ಭೈಕ್ಷಚರ್ಯಾಂ ಚರಂತಃ ಸನ್ಯಾಸಯೋಗಾತ್ ಇತಿ ಚ ಬ್ರುವನ್ ದರ್ಶಯತಿ. ವಿದ್ಯಾಕರ್ಮ ವಿರೋಧಾಚ್ಚ ನಹಿ ಬ್ರಹ್ಮಾತ್ಮೈಕತ್ವದರ್ಶನೇನ ಸಹ ಕರ್ಮ ಸ್ವಪ್ನೇಪಿ ಸಂಪಾದಯಿತುಂ ಶಕ್ಯಂ. ವಿದ್ಯಾಯಾಃ ಕಾಲವಿಶೇಷ ಅಭಾವಾತ್ವಂ ಅನಿಯತ ನಿಮಿತ್ತತ್ವಾಚ್ಚ ಕಾಲಸಂಕೋಚ ಅನುಪತ್ತೆ. ಯತ್ತು ಗೃಹಸ್ಥೇಷು ಬ್ರಹ್ಮವಿದ್ಯಾ ಸಂಪ್ರದಾಯ ಕರ್ತೃತ್ವಾದಿಲಿಂಗಂ ನ ತತ್ಸ್ಥಿತಂ ನ್ಯಾಯಂ ಬಾಧಿತುಂ ಉತ್ಸಹತೆ. ನಹಿ ವಿಧಿಶತೇನಾಪಿ ತಮ ಪ್ರಕಾಶಯೋ ಏಕತ್ರ ಸದ್ಭಾವ ಶಕ್ಯತೆ ಕರ್ತುಂ ಕಿಮುತ ಲಿಂಗೈಃ ಕೇವಲ ಇರಿತಿ. ಏವಂ ಉಕ್ತ ಸಂಬಂಧ ಪ್ರಯೋಜನಾಯಾಃ ಉಪನಿಷದ ಅಲ್ಪಗ್ರಂಥಂ ವಿವರಣಂ ಆರಭ್ಯತೆ. ಯ ಇಮಾ ಬ್ರಹ್ಮವಿದ್ಯಾ ಉಪಯಂತಿ ಆತ್ಮಭಾವೇನ ಶ್ರದ್ಧಾಭಕ್ತಿ ಪುರಸ್ಸರಾಃ ಸಂತಃ ತೇಷಾಂ ಗರ್ಭಜನ್ಮ ಜರಾರೋಗಾದಿ ಅನರ್ಥ ಪೂಗಂ ನಿಶಾತಯತಿ ಪರಂ ವಾ ಬ್ರಹ್ಮ ಗಮಯತಿ ಅವಿದ್ಯಾದಿ ಸಂಸಾರ ಕಾರಣಂ ವಾ ಅತ್ಯಂತಂ ಅವಸಾದಯತಿ ವಿನಾಶಯತಿ ಇತಿ ಉಪನಿಷತ್. ಉಪ ನೀಪೂರ್ವಸ್ಯ ಸದೇಹೇ ಏವಮರ್ಥಸ್ಮರಣಾತ್. ಬ್ರಹ್ಮದೇವಾನಾಂ ಪ್ರಥಮ ಸಂಭೂವ ವಿಶ್ವಸ್ಯ ಕರ್ತಾ ಭುವನಸ್ಯ ಗೋಪ್ತಾ ಸಬ್ರಹ್ಮ ವಿದ್ಯಾಂ ಸರ್ವವಿದ್ಯಾಪ್ರತಿಷ್ಠಾಂ ಅಥರ್ವಾಯ ಜ್ಯೇಷ್ಠಪುತ್ರಾಯ ಪ್ರಾಹ. ಬ್ರಹ್ಮ ಪರಿವೃಢ ಮಹಾನ್ ಧರ್ಮಜ್ಞಾನ ವೈರಾಗ್ಯ ಐಶ್ವರ್ಯೈ ಸರ್ವಾನ್ ಅನ್ಯಾನ್ ಅತಿಶೇತೆ ಇತಿ. ದೇವಾನಾಂ ದ್ಯೋತನವತಾಂ ಇಂದ್ರಾದೀನಾಂ ಪ್ರಥಮಃ ಗುಣೈ ಪ್ರಧಾನ ಸನ್. ಪ್ರಥಮ ಅಗ್ರೇವ ಸಂಭವ ಅಭಿವ್ಯಕ್ತ ಸಮ್ಯಕ್ ಸ್ವಾತಂತ್ರ್ಯೇಣ ಇತ್ಯಭಿಪ್ರಾಯ ನ ತಥಾ ಯಥಾ ಧರ್ಮಾಧರ್ಮವಶಾತ್ ಸಂಸಾರಿಣೋ ಅನ್ಯಜಾಯಂತೆ ಯೋಸೌ ಅತೀಂದ್ರಿಯೋ ಅಗ್ರಾಕ್ಯ ಇತ್ಯಸ್ಮೃತೆ. ವಿಶ್ವಸ್ಯ ಸರ್ವಸ್ಯ ಜಗತಃ ಕರ್ತ ಉತ್ಪಾದಯಿತ ಭುವನಸ್ಯ ಉತ್ಪನ್ನಸ್ಯ ಗೋಪ್ತ ಪಾಲಯಿತ ಇತಿ ವಿಶೇಷಣಂ ಬ್ರಹ್ಮಣಂ ವಿದ್ಯಾಸ್ತುತೈ. ಸಹ ಏವಂ ಪ್ರಖ್ಯಾತ ಮಹತ್ವೋ ಬ್ರಹ್ಮ ಬ್ರಹ್ಮವಿದ್ಯಾಂ ಬ್ರಹ್ಮಣಃ ಪರಮಾತ್ಮನೋ ವಿದ್ಯಾಂ ಬ್ರಹ್ಮವಿದ್ಯಾಂ ಏನಾಕ್ಷರಂ ಪುರುಷಂ ವೇದ ಸತ್ಯಂ ಇತಿ ವಿಶೇಷಣಾತ್. ಪರಮಾತ್ಮ ವಿಷಯ ಹಿ ಸ ಬ್ರಹ್ಮಣ ವ ಅಗ್ರಜೇನ ಮುಕ್ತ ಇತಿ ಬ್ರಹ್ಮವಿದ್ಯೆ. ತಾಂ ಬ್ರಹ್ಮವಿದ್ಯಾಂ ಸರ್ವವಿದ್ಯಾ ಪ್ರತಿಷ್ಠಾಂ ಸರ್ವವಿದ್ಯಾ ಅಭಿವ್ಯಕ್ತಿ ಹೇತುತ್ವಾತ್ ಸರ್ವವಿದ್ಯಾಶ್ರಯಾಂ ಇತ್ಯರ್ಥ. ಸರ್ವವಿದ್ಯಾ ವೇದ್ಯಂ ವ ವಸ್ತು ಅನಯ ಇವ ಜ್ಞಾಯತೆ ಇತಿ ಯೇನಾಶ್ರುತಂ ಶ್ರುತಂ ಭವತಿ ಅಮತಂ ಮತಂ ಅವಿಜ್ಞಾತಂ ವಿಜ್ಞಾತಂ ಇತಿ ಶ್ರುತೇ. ಸರ್ವವಿದ್ಯಾ ಪ್ರತಿಷ್ಠಾಮಿತಿ ಚ ಸ್ತೌತಿ ವಿದ್ಯಾ. ಅಥರ್ವಾಯ ಜ್ಯೇಷ್ಠಪುತ್ರಾಯ ಜ್ಯೇಷ್ಠಶ್ಚ ಅಸೌ ಪುತ್ರಶ್ಚ ಅನೇಕೇಷು ಬ್ರಹ್ಮಣಃ ಸೃಷ್ಟಿ ಪ್ರಕಾರೇಷು ಅನ್ಯತಮಸ್ಯ ಸೃಷ್ಟಿ ಪ್ರಕಾರಸ್ಯ ಪ್ರಮುಖೇ ಪೂರ್ವಂ ಅಥರ್ವಾ ಸೃಷ್ಟ ಇತಿ ಜ್ಯೇಷ್ಠ. ತಸ್ಮೈ ಜ್ಯೇಷ್ಠಪುತ್ರಾಯ ಪ್ರಾಹ ಪ್ರೋಕ್ತವಾನ್. ಅಥರ್ವಣೀಯಾಂ ಪ್ರವದೇತ ಬ್ರಹ್ಮಾಥರ್ವಾತಾಂ ಪುರೋವಾಚಾಂಗಿರೇ ಬ್ರಹ್ಮವಿದ್ಯಾಂ ಸ ಭಾರದ್ವಾಜಾಯ ಸತ್ಯವಹಾಯ ಪ್ರಾಹ ಭಾರದ್ವಾಜೋಂಗಿರಸೇ ಪರಾವರಾಂ. ಯಾಮೇತಾಂ ಅಥರ್ವಣೇ ಪ್ರವದೇತ ಪ್ರಾವದತ್ ಬ್ರಹ್ಮವಿದ್ಯಾಂ ಬ್ರಹ್ಮ तामेव ब्रह्मणः प्राप्ताम् अथर्वा पुरा पूर्वम् उवाच उक्तवान् अङ्गिरे अङ्गिर्नाम्ने ब्रह्मविद्या स च अङ्गिः भारद्वाजाय भरद्वाजगोत्राय सत्यवहाय सत्यवः नाम्ने प्राह प्रोक्तवान् भारद्वाजः अङ्गिरसे स्वशिष्याय पुत्राय वा परावरान् परस्मात् परस्मात् अवरेण अवरेण प्राप्ता इति परावर परावर सर्वविद्याविषयव्याप्तिर्व तां परावराम् अङ्गिरसे प्राह इति अनुषङ्गः शौनको ह वै महाशालोऽङ्गिरसं विधिवदुपसन्नः पप्रच्छ कस्मिन् भगवो विज्ञाते सर्वमिदं विज्ञातं भवतीति शौनकः शुनकस्य अपत्यं महाशालः महागृहस्थः अङ्गिरसं भारद्वाजशिष्यम् आचार्यं विधिवत् यथाशास्त्रमित्येत् उपसन्नः उपगतः सन् पप्रच्छ पृष्टवान् शौनकाङ्गिरसोः सम्बन्धात् अर्व विधिवद्विशेषण अभाव उपसन्नविधेः पूर्वेषाम् अनियमः इति गम्यते मर्यादाकरणार्थं विशेषणं मध्यदीपिकान्यायार्थं वा विशेषणम् अस्मदादिषु अपि उपसन्नविधेः इष्टत्वात् किमित्याहं कस्मिन् भगवो विज्ञाते नु इति वितर्के भगवः हे भगवन् सर्वं यदिदं विज्ञेयं विज्ञातं विशेषेण ज्ञातम् अवगतं भवति इति एकस्मिन् विज्ञाने सर्वविद्भवति इति शिष्टप्रवादं श्रुतवान् चौनकः तद्विशेषं विज्ञातुकामः सन् कस्मिन् इति वितर्कयन् पप्रच्छ अथवा लोकसामान्यदृष्ट्या ज्ञात्वा एव पप्रच्छ सन्ति हि लोके सुवर्णादिशकलभेदः सुवर्णत्वादि एकत्वविज्ञानेन विज्ञायमानः लौकिकैः तथा किं नास्ति सर्वस्य जगद्भेदस्य एकं कारणम् यत्र एकस्मिन् विज्ञाते सर्वं विज्ञातं भवति इति ननु अविदिते हि कस्मिन् इति प्रश्नः अनुपन्नः किमस्ति तदिति तदा प्रश्नयुक्तः सिद्धे हि अस्तित्वे एकस्मिन् इति स्यात् यदा कस्मिन् निधेयमिति न अक्षरबाहुल्यात् आयासभीरुत्वात् प्रश्नः सम्भवत्येव किं नु अस्ति तद्यस्मिन् एकस्मिन् विज्ञाते सर्ववित् स्यादिति तस्मै स उवाच द्वे विद्ये वेदितव्येयम् इति हस्मा यद्ब्रह्मविदो वदन्ति परा च युवा परा च तस्मै शौनकाय सः अङ्गिराः ह किल उवाच उक्तवान् किमिति उच्यते द्वे विद्ये वेदितव्ये ज्ञातव्ये इति एवं हस्म किल यद्ब्रह्मविदः वेदार्थाभिज्ञः परमार्थदर्शिनः वदन्ति केते इत्याह परा च परमात्मविद्या अपरा च धर्माधर्मसाधनतत्तलविषय ननु कस्मिन् विदिते सर्वविद्भवति इति शौनकेन पृष्टं तस्मिन् वक्तव्ये अपृष्टमाह अङ्गिरः द्वे विद्ये इत्यादि नैष दोषः क्रमापेक्षत्वा तु प्रतिवचनस्य अपरा हि विद्या अविद्या सा निराकर्तव्या तद्विषयैः अविदिते न किञ्चित् तत्त्वतो विदितं स्यादिति निराकृत्य हि पूर्वपक्षं पश्चात् सिद्धान्तो वक्तव्यो भवति इति न्यायात् तत्रापरा ऋग्वेदो यजुर्वेदः सामवेदोऽथर्ववेदः शिक्षा कल्पो व्याकरणं निरुक्तं छन्दो ज्योतिषमिते अथ परा यया तदक्षरमधिगम्यते तत्र का अपरा इत्युच्यते ऋग्वेदः यजुर्वेदः सामवेदः अथर्ववेदः इति एते चत्वारो वेदः शिक्षा कल्पो व्याकरणं निरुक्तं छन्दो ज्योतिषम् इति अङ्गानि षट् एषा अपरा विद्या उक्ता अथ इदानीम् इयं परा विद्या उच्यते यया तद्वक्ष्यमाणविशेषणम् अक्षरमधिगम् इति प्राप्यते अधिपूर्वस्य गमेः प्रायशः प्राप्त्यर्थत्वात् न च परप्राप्तेः अवगमार्थस्य च भेदो अस्ति अविद्यायाः अपाय एव हि परप्राप्तिः न अर्थान्तरं ननु ऋग्वेदादिबाह्यातरी सा कथं परा विद्या स्यात् मोक्षसाधनं च या वेदबाह्याः स्मृतयः याश्च काश्च कुदृष्टयः इति स्मरन्ति कुदृष्टित्वनिष्फलत्वात् अनादेयः स्यात् उपनिषदां च ऋग्वेदादिबाह्यत्वं स्यात् ऋग्वेदादित्वे तु पृथक्करणम् अनर्थकम् अतः पर इति न వేద్యవిషయ విజ్ఞానస్య వివక్షితత్వం. ఉపనిషద్వేద్యాక్షరవిషయం హి విజ్ఞానమిహ పరా విద్యా ఇది ప్రాధాన్యేన వివక్షితం. నా ఉపనిషద్శబ్దరాశి వేదశబ్దేనతో సర్వత్రా శబ్దరాశి వివక్షిత. శబ్దరాశి అధిగమేపే యత్నాంతరమంతరేణ గురువవిగమనాలక్షణం వైరాగ్యం చ నా అక్షరాధిగమ సమవతీతి పృథక్కరణం బ్రహ్మ విద్యాయా అత పరా విద్యా ఇది. యత్తదద్రేశం అగ్రాఖ్యం అగోత్రం అవర్ణం అచక్షుశ్రోత్రం తదపాణిపాదం నిత్యం విభుం సర్వగతం సుదూక్ష్మం తదవ్యం యద్భూతయోనిం పరిపశ్యంతి ధీరాః. యథా విధి విషయే కర్త్రాది అనేకకారక ఉపసంహారద్వారేణ వాక్యార్థజ్ఞానకాలాత్ అన్యత్ర అనుష్ఠేయో అర్థో అస్తి అగ్నిహోత్రాది లక్షణ నా తత ఇహ పరవిద్య విషయ వాక్యార్థజ్ఞాన సమకాల ఏవతో పర్యవసితో భవతి. కేవల శబ్ద ప్రకాశిత అర్థజ్ఞానం మాత్రనిష్ట వ్యతిరిక్త అభావత్. తస్మాదిహ పరాం విద్యాం సవిశేషేణ అక్షరేణ విషయనష్టి యత్తదద్రేశ్యం ఇత్యాది. వక్ష్యమాణం బుద్ధవ సమృత్య సిద్ధవత్ పరామర్శతి యత్తదితి. అదృశ్యం అదృశ్యం సర్వేషాం బుద్ధీంద్రియాణం అగమ్యం ఇత్యేతత్. దృశే బహిప్రవృత్తస్య పంచేంద్రియద్వారకత్వ. అగ్రాహ్యం కర్మేంద్రియ అవిషయం ఇత్యేతత్. అగోత్రం గోత్రం అన్వయ మూలమితి అనర్థాంతరం. అగోత్రం అనన్వయం ఇత్యర్థ. నహి తస్య మూలమస్తి ఏన అన్వితం స్యాత్. వర్ణ్యంతేతి వర్ణాః ద్రవ్యధర్మ స్థూలత్వాదయ శుక్లత్వాదయో. అవిద్యమానావర్ణయస్య తత్ అవర్ణం అక్షరం. అచక్షుశ్రోత్రం చక్షుశ్చ శ్రోత్రం చ నామరూపవిషయీకరణే సర్వే జంతువున తే అవిద్యమానయస్య తదచక్షుశ్రోత్రం. యస్సర్వజ్ఞసర్వవితో ఇది చేతనావత్వ విశేషణాతో ప్రాప్తం సంసారిణామివ చక్షుశ్రోత్రాదివిహీకరణై అర్థసాధకత్వం. తదిహ అచక్షుశ్రోత్రమితి వార్యతి పశ్యత్య చక్షు సశృణోత్యకర్ణ ఇత్యాది దర్శన. కించ తత్ అపాణిపాదం కర్మేంద్రియరహితం ఇత్యేతత్. యతః ఏవం అగ్రాహ్యం అగ్రాహకం చ అతః నిత్యం అవినాశి. విభుం వివిధం బ్రహ్మాదిస్థావరాంత ప్రాణి భేదైః భవతీతి విభుం. సర్వగతం వ్యాపకం ఆకాశవస్సు సూక్ష్మం. శబ్దాది స్థూలత్వ కారణరహితత్వ. శబ్దాదయో హి ఆకాశవాయువాదీనాం ఉత్తరోత్తర స్థూలత్వ కారణాని తదభావాత్ సుసూక్ష్మం. కించ తత్ అవ్యయ్ ఉక్తధర్మత్వాదేవ న వ్యేతి ఇతి అవ్యయ్. నహి అనంగస్య స్వాంగ అపచయలక్షణం వ్యయః సంభవతి శరీరస్యైవ. నాపి కోశాపచయలక్షణం వ్యయః సంభవతి రాజ్ఞైవ. నాపి గుణద్వారకవ్యయ సంభవతి అగుణత్వాతో సర్వాత్మకత్వాచ్చ. ఏవం లక్షణం భూతయోనిం భూతానాం కారణం పృథివీ ఇవ స్థావరజంగమానాం పరిపశ్యంతి సర్వత ఆత్మభూతం సర్వస్య అక్షరం పశ్యంతి ధీరాః ధీమంతో వివేకిన. ఈదృశం అక్షరం యయా విద్య అధిగమ్యతే సా పరా విద్య ఇది సముదాయంతో.